ಯಾದಗಿರಿ ಮಾವ, ನೀತೋ ಹೇಗೆ ದಡ್ಡ ಯಾದಗಿರಿ ಮಾವ, ಪೊತ್ತುನ ಬೋತೇ ರೇತಿರಿ ಕೋಸ್ತೋ, ಪಕ್ಕನು ಏಸ್ತೇ ನಿದ್ದರ ಬೋತೋ, ತೀರೇ ದಡ್ಡ ಯಾದಗಿರಿ ಮಾವ, ಮುದ್ದುಲ್ ತೀರೇ ದಡ್ಡ ಯಾದಗಿರಿ ಮಾವ, ಹಬ್ಬಬ್ಬಾ ನೀತೋನೆ ಪಡಲೇ ಕುನ್ನ ಗಿಟ್ಟ ದೇಶ ಏವನ್ನಂಟೇ ಎಗ್ಗಿರ್ತಂತವ್ ಹೇಗೆ ದಟ್ಟ ಯಾದಗಿರಿ ಮಾವ, ನೀತೋ ಹೇಗೆ ದಟ್ಟ ಯಾದಗಿರಿ ಮಾವ, ಪೊಟ್ಟುನ ಬೋತೇ ರೆತ್ತಿರಿ ಕೋಸ್ತವ್, ಪಕ್ಕನು ಏಸ್ತೇ ನಿದ್ದರ ಬೋತವ್, ತೀರೇ ದಟ್ಟ ಯಾದಗಿರಿ ಮಾವ, ಮುದ್ದು ತೀರೇ ದಟ್ಟ ಯಾದಗಿರಿ ಮಾವ. అంగడికెళ్ళి పత్తని తెచ్చి సిక్కని తీయని చాయే పడితే అందలు మళ్ళా సక్కరి లేదని సింధులు దొక్కవులే. నువ్వు జల్దీ వస్తావా అని నేను సోకే చేసుకొని ఇదిలోకే చూస్తుంటే ఇంటికస్తవులే, నాదే బోగసాని బుద్ధంటూ రంగు గడతవులే. ఎడ్డం అంటే తెడ్డం అంటావు, ఏవన్నంటే ఎగ్గిర్తంతావు, ఏగే దెట్ట యాదగిరి మావా, నీతో ఏగే దెట్ట యాదగిరి మావా, పొద్దున పోతే రేతిరి కోస్తావు, పక్కను వేస్తే నిద్రపోతావు, తీరే దెట్ట యాదగిరి మావా, ముద్దులు తీరే దెట్ట యాదగిరి మావా, హబ్బబ్బా నీతోనే పడలే దేశావంటే పుట్టిలే బోతా. ఎడ్డమంటే తెడ్డం అంటావు, ఏవన్నంటే ఎగ్గిర్తంతావు, ఏగే దెడ్డ యాదగిరి మావా, నీతో ఏగే దెడ్డ యాదగిరి మావా, పొద్దున పోతే రేతిరి కోస్తావు, పక్కను వేస్తే నిద్రపోతావు, తీరే దెడ్డ యాదగిరి మావా, ముద్దులు తీరే దెడ్డ యాదగిరి మావా. ఆటికి మళ్ళీ మనము ఉంటే అందాలాటే ఆడావంటే భక్తుల ఉన్న గొడవిడ పూరా కథమైపోతుందిలే. సెంటు పోసుకోమంటేనే కంపు కంపు అంటవులే, సయ్యిలాగే కవ్విస్తే తక్కుపోతావులే, నేను సిగ్గు ఎడిసే మీ నడితే తగ్గు అంటవులే. ఎడ్డం అంటే తెడ్డం అంటావు, ఏవన్నంటే ఎగ్గిర్తంతావు, ఏగే దెట్ట యాదగిరి మావా, నీతో ఏగే దెట్ట యాదగిరి మావా, పొద్దున పోతే రేతిరికొస్తావు, పక్కను వేస్తే నిద్రపోతావు, తీరే దెట్ట యాదగిరి మావా, ముద్దు తీరే దెట్ట యాదగిరి మావా, అబ్బబ్బా నీతోనే పడలే దేశావంటే పుట్టిలే బోతా. ఎడ్డమంటే తెడ్డమంటావు, ఏవన్నంటే ఎగ్గిర్తంతావు, ఏగే దెట్ట యాదగిరి మావా, నీతో ఏగే దెట్ట యాదగిరి మావా, పొద్దున పోతే రేతిరి కోస్తావు, పక్కను వేస్తే నిద్రపోతావు, తీరే దెట్ట యాదగిరి మావా, ముద్దు తీరే దెట్ట యాదగిరి మావా.